పాలు సారి కౌగిలింత అమ్మో ఏమి తింత ముళ్ళంత పులకరింత ఏదో గిలిగింత కలిగి నీ చెంత చూపుల కవ్వింత రేపెను తుళ్ళింత అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత అమ్మో ఏమి వింత పుళ్ళంత పులకరింత గొంతు చాటు గుండి పాడిది కొత్త పాటలు మంతనాలు చేయమన్నవి మల్లె తోటలు ఓనమాలు దిద్దుకున్నవి తోర చూపులు సోయగాలు తోచుకున్నవి దూర నవ్వులు పొద్దే పోని సాయంత్రము ముద్దే కోరే ఏకాంతము అద్దే మీరు శృంగారము వద్దంటుంది వయ్యారము ఇక ఆగలే కడే గయవ్వనము అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత అమ్మో ఏమి వింత కొళ్ళంత పులకరింత ప్రేమ భాషలో ఎన్ని ఊసులో రాగమైన మూగ భాషలో ఎన్ని ఆశలు సున్న లాంటి చిన్ని మోహితో ఎన్ని వందలు చిన్నదాని చిలిపి కళ్ళలు ఎన్ని చిన్నెలు ఉయ్యాలుగే ఉల్లాసము సయ్యాటాడ సల్లాపము మొగ్గే విచ్చే మందారము సిగ్గే తెచ్చే సిందూరము మలుపలాక నీకు నాకు తెలుసగా అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత అమ్మో ఏమి వింత పుళ్ళంత పులకరింత ఏదో గిలిగింత కలిగే నీ చెంత చూపుల కవ్వింత రేపెను తుళ్ళింత తేలింది హాయిలో మనసంత ఏమి వింత తొలిసారి కౌగిలింత అమ్మ ఏమి తింత ఒళ్ళంత పులకరింత